శుక్ల యజుర్వేదాంతర్గత బృహదారణ్యకోపనిషత్ శ్లోక తాత్పర్య పుష్పం. బృహదారణ్యకోపనిషత్ సప్తమాధ్యాయ 7:11. బ్రాహ్మణం తపో బ్రాహ్మణం. ఏకాదశం బ్రాహ్మణం మంత్ర 1v.11.1. ఏతద్వై పరమం తపో యద్వ్యాహితస్తప్యతే పరమం హైవ లోకం జయతి య ఏవం వేదేతద్వై పరమం తపోయం ప్రేతమరణ్యం హరంతి. పరమం హైవలోకం జయతి య ఏవం వేదేతద్వై పరమం తపోయం ప్రేతమగ్నావభ్యాదధతి పరమం హైవలోకం జయతి య ఏవం వేద. 11. ఇతి ఏకాదశం బ్రాహ్మణం. 1. ఏతద్వై పరమం తపోయత్ వ్యాహితః తప్యతే పరమం హైవ హి ఏవ లోకం జయతి య ఏవం వేద. ఏ తత్వై పరమం తపో వ్యాధి తపస్సు ఉపాసన తపస్సు తపనయే తపస్సు. జీవుడు ఈ జీవితములో అనేక తపనలు వేదనలు వ్యాధి బాధలు పొందుచున్నాడు. ఆత్మతత్వమును ఉపాసిస్తున్న ఆత్మోపాసకుని పట్లగాని దృశ్య విషయములే పరమావధిగా భావిస్తూ ఉన్నవాని పట్లగాని అట్టి ఆధి మానసిక రుగ్మతలు వ్యాధి శారీరక రుగ్మతలు తప్పుటలేదు. అయితే ఆత్మజ్ఞాని జ్వరము మొదలైన శారీరక రుగ్మతలను మరియు సంతానము మొదలైన వారి వలన ఏర్పడుచున్న మానసిక వేదనలను రుగ్మతలను కూడా పరమాత్మ కొరకే తపన ఉపాసన తపస్సు అని భావిస్తున్నాడు. అవన్నీ లోక పరిమితం చేసి తపోభావం పొందుచున్నాడు. జన్మమృత్యువులు జీవితంలోని శారీరక బాధలు మానసిక రుగ్మతలు కూడా ఆతని దృష్టిలో ఆత్మోపాసనయే అగుచున్నది. జ్వరపీడితుడై సంతాపము పొందటము కూడా అతని దృష్టిలో శ్రేష్ఠమగు తపస్సే అగుచున్నది. పరమాత్మకరకు ప్రయత్నములోని విభాగముగా భావించబడుచున్నది. ఎవడైతే ఈ రీతిగా శారీరక వ్యాధి మానసిక బాధను ఆత్మోపాసనకు అవకాశముగా భావిస్తాడో అట్టివాడు పరమోత్కృష్ట లోకము పొందుచున్నాడు. యం ప్రేతం అరణ్యం హరంతి పరమం హైవ లోకం జయతి య ఏవం వేద. ఏతద్వై పరమం తపో అయం ప్రేతం అగ్నావభ్యా దధతి పరమం హైవలోకం జయతి య ఏవం వేద. మరణించిన తరువాత నా మృతదేహమును నా బంధువులు గృహము లేక గ్రామము నుండి అడవి శ్మశానము చేర్చుచూ ఉండటము కూడా నాకు తపస్సే. ధ్యానము కొరకే అది నాకు వానప్రస్థము వంటిదే అని భావించువాడు ఆత్మధ్యానవంతుడు అగుచున్నాడు. నా ఈ భౌతిక దేహమును మరణానంతరము ప్రేతమును అగ్నిలో కాల్చటము కూడా నాకు శారీరక తపస్సే అని భావించువాడు భూసూర్యచంద్రలోకములను నిశ్చయముగా జయించి బ్రహ్మలోకము చేర్చున్నాడు. ఇతి బృహదారణ్యకోపనిషత్ సప్తమోఅధ్యాయే తపో బ్రాహ్మణం నామ ఏకాదశ బ్రాహ్మణం. 7:12 ద్వాదశం బ్రాహ్మణం అన్న ప్రాణ బ్రాహ్మణము అథ ద్వాదశం బ్రాహ్మణం. v.12.1 అన్నం బ్రహ్మేత్యేక ఆహుస్తన్న తథ పూయతి వా అన్నముతే ప్రాణాత్ ప్రాణౌ బ్రహ్మేత్యేక ఆహుస్తన్న తథ సుష్యతి వై ప్రాణరుతేనాత్ ఏతే హత్వేవ దేవతే ఏకధా భూయం భూత్వా పరమతాం గచ్చతస్తద్ధా స్మాహ ప్రాతృదః పితరం కీస్ విదేవైవం విదుషే సాధు కుర్యాం కిమేవాస్మా అసాధు కుర్యామితి సహ స్మాహ పాణినా మా ప్రాతృదా కస్త్వేనయోరేకధాభూయం భూత్వా పరమతాం గచ్ఛతీతి తస్మా ఉహైతదువాచ వీత్యన్నం వైవి అన్నే హీమాని సర్వాణి భూతాని విష్టాని రమితి ప్రాణో వైరం ప్రాణే హీమాని సర్వాణి భూతాని రమంతే సర్వాణి హవా అస్మిన్ భూతాని విశంతి సర్వాణి భూతాని రమంతే య ఏవం వేద. 12. ఇతి ద్వాదశం బ్రాహ్మణం. 1. అన్నం బ్రహ్మ ఇతి ఏక ఆహోహ తత్ న తథా కింతు పూయతి వా అన్నమృతే అన్నమృతే ప్రాణత్ అన్న ప్రాణ బ్రహ్మోపాసన అన్నం తినబడేది. పంచేంద్రియములకు జగత్తుగా దర్శనమగు అనుభవమగు విషయములన్నీ అన్నము శబ్దము యొక్క సూచన. అన్నము బ్రహ్మమే అనుభవముగుచున్నదంతా బ్రహ్మముగా ఉపాసించబడుగాక అని కొందరు ఆచార్యుల సిద్ధాంతీకరణ. ప్రాణో బ్రహ్మ ఇతి ఏక ఆహోహ తత్న తథా సుష్యతి వై ప్రాణరుతే అన్నాత్. ఇక ఆ వాక్యము ఒప్పుకొని మరికొందరు ఆచార్యులేమో అబ్బే అదెట్లా కుదురుతుంది అన్నము అమృతము కాదు. ప్రాణముతో కూడి ఉండకపోతే మృతమే, కుళ్ళిపోతుంది కదా. కాబట్టి అన్నం బ్రహ్మ అనటం కన్నా ప్రాణం అమృతము, ప్రాణమే బ్రహ్మము అని ప్రతివాదిస్తున్నారు. ఎందుకంటే నాశనము లేనిది బ్రహ్మము కదా. ఏతే హత్వేవ దేవతే ఏకధా భూయం భూత్వ పరమతాం గచ్చతః. అట్లా ఇట్లా అన్నము లేనిదే ప్రాణము కూడా శోషిస్తోంది కదా. అన్నము లేకుండా ప్రాణము దేహములో ఉండజాలదు. మీరన్నట్లే వాస్తవమైతే ప్రాణము కూడా బ్రహ్మము కాకూడదుగా. వేరు వేరుగా ఉన్నాయనుకుంటే అన్నము బ్రహ్మము కాదు, ప్రాణము బ్రహ్మము కాదు. ఒకటి దివ్యము దేవతాస్వరూపము అగు అన్నము, రెండు ప్రాణము. ఈ రెండు పరస్పరము ఏకతాస్వరూపం పొందినప్పుడే అవి అవినాశ ధర్మము కలిగి బ్రహ్మము అగుచున్నాయి అని కూడా వాదిస్తున్నారు. తద్ధస్మాహ తత్హస్మాహ ప్రాతృదః పితరం కిం స్విదేవ ఏవం విదుషే సాధు కుర్యాం కిం ఏవాస్మా అసాధు కుర్యామితి సహస్మాహ పాణినా మా ప్రాతృదకః త్వేన యోరేకథ యోహ ఏకథ భూయం భూత్వా పరమతాం గచ్చతి ఇతి. ఒకసారి పాతృదు అనే ఆయన తన తండ్రిని సమీపించి ఇట్లా ప్రశ్నించారు. పాతృదుడు అను ఋషిపుత్రుడు పితృదేవ, అన్నము బ్రహ్మమే, అనుభవింపబడుచున్నదంతా బ్రహ్మమే. అట్లాగే ఏ ప్రాణశక్తి ద్వారా అన్నము ఇంద్రియ విషయముల రూపమున అనుభవముగా ఆగుచున్నదో అది బ్రహ్మమే, ఉభయము బ్రహ్మమే అని మీరు భావిస్తున్నారు కదా. అనుభవముగుచున్నదంతా బ్రహ్మమే అన్నప్పుడు, లేక ప్రాణశక్తితో పొందబడుచున్నదంతా కూడా బ్రహ్మమే అని చెప్పునప్పుడు, ఇక ఇది పుణ్యము ఇది పాపము అనేదేది ఉండదా? అంతా బ్రహ్మమని తెలియటచే నేను ఇక కర్మల ద్వారా చేయు శుభకర్మ అశుభకర్మ ఫలములు ఉండవంటారా? శుభకర్మలు చేయనవసరం లేదంటారా? ఇతరుల వలన శుభకర్మల ఫలితంగా పూజింపబడటము, అశుభకర్మల ఫలితంగా అవమానించటము కూడా లేవంటారా? తస్మా ఉహాయతత్ హి ఏతత్ ఉవాచ వీత్యన్నం వై వి అన్నే హి ఇమాని సర్వాణి భూతాని విష్టాని రమితి. ప్రాణో వైరం ప్రాణే హి ఇమాని సర్వాణి భూతాని రమంతే సర్వాణి హవా అస్మిన్ భూతాని విశంతి సర్వాణి భూతాని రమంతే య ఏవం వేద. ఋషి కుమారా, ప్రాతృదుడా, అట్లా అనకూడదయ్యా. ఎందుకంటావా? అన్నము ప్రాణములు బ్రహ్మమే అని ఉపాసించినంత మాత్రము చేత ఒకానొకడు బ్రహ్మమును బ్రహ్మభావమును పొందలేడయ్యా, పరమాత్మను సిద్ధించుకోలేడు. కేవలము ఉపాసనయే ఆశయమైతే బ్రహ్మమును పొందడు సుమా. ఓ కుమారా, ఇంకా విను. ఈ ప్రాణులందరూ అన్నమును అనుష్ఠించి ఆశ్రయించి మాత్రమే జీవిస్తున్నాయి. అన్నము వి, ప్రాణము రా రయము, అందుచేత వి అని ఆధారము ఆవశ్యకము అను అక్షరంతో చెప్పుచున్నాము. అన్నము వినా జీవించలేరు, వినాశనము పొందుతారు అనుదానిని అనుసరించి అన్నము వి రం ప్రాణము. సకల జనులు ప్రాణమునందు రమించున్నారు. బలమునకు ఆశ్రయము ప్రాణము. ప్రాణము ఉన్నప్పుడే జీవులు రమించగలరు. అన్నము లేనప్పుడు ప్రాణము శరీరము నుండి విరమించుచున్నది, రమించబడినది. దాట్ బీయింగ్ ఎక్స్పీరియన్స్ అన్నము. ఈ విధంగా విర అన్నము ప్రాణములను సమస్త భూతములకు ఆశ్రయముగు క్రీడా ఉపకరణములని, సమస్త భూతములు రమించు స్థలమే ఆత్మ అని ఎరిగి నర్తించువాడు ఉపాసించువాడు తానే ఆత్మ ఆగుచున్నాడు. సకల ప్రాణలు ఆతనియందు ప్రవేశించినవి రమించినవిగా ఆగుచున్నాయి. ఇతి బృహదారణ్యకోపనిషత్ సప్తమో అధ్యాయే అన్న ప్రాణ బ్రాహ్మణం నామ ద్వాదశ బ్రాహ్మణం. 7, 13 త్రయోదశం బ్రాహ్మణం ఉబ్ధ బ్రాహ్మణము అథ త్రయోదశం బ్రాహ్మణం. మంత్ర 1v.13.1 ఉక్తం ప్రాణో వా ఉక్తం ప్రాణో హి దగ్ సర్వముత్థాపయత్యుద్ధాస్మ ధస్మాదుక్త విద్వీరస్తిష్కిప్తస్య సాయుజ్యం సలోకతాం జయతి య ఏవం వేద. 1 ఉక్తం ప్రాణో వా ఉక్తం ప్రాణో హి ఇదగ్ సర్వం ఉత్థాపయతి ఉద్ధాస్మాత్ ఉక్ధవిత్ ధీరః తిష్ఠతి ఉక్ధస్య సాయుజ్యం సలోకతాం జయతి యా ఏవం వేద ఉగ్ధము దేవతల యొక్క గుణములను వర్ణించినది. శస్త్రము అని కూడా అర్థము. ఒక క్రతువు పూజా భజన స్తోత్రము అతపస్సులలో ఉగ్ధము దేవతాగుణ వర్ణన ప్రధానమైనది, అంతర్లీనమైనది కూడా. ఈ దేహములోని ఇంద్రియములన్నిటిలో ప్రాణమే ప్రప్రథమము ప్రధానమైనది కూడా. కనుక ప్రాణమే ఉగ్ధము. ప్రాణము ఎందుకు ఉగ్ధము అని అడిగితే, ఈ సమస్తమును నిలబెట్టి ఉంచుచున్నది ప్రాణమే, సమస్తమును కదల్చుచున్నది కూడా ప్రాణమే అనునది సమాధానము. అట్టి సర్వమునకు త్రాణ ఆధారము అగు ప్రాంతత్వమును ఎవ్వరు తెలుసుకుంటారో అతడు ఉత్తమ బుద్ధి కలవాడు అగుచున్నాడు. అతడు ఉగ్ధముగా చెప్పబడు, ప్రాణము యొక్క స్తోత్రము చేయబడు, దేవత యొక్క సాలోక్యమును సాయుజ్యమును పొందుచున్నాడు. మంత్ర 2v.13.2 యజుహ ప్రాణో వై యజుహ ప్రాణే హీమాని సర్వాణి భూతాని యుజ్యంతే యుజ్యంతే హాస్మై సర్వాణి భూతాని శ్రేష్ఠ్యాయ యజుషః సాయుజ్యం సలోకతాం జయతి యా ఏవం వేద. 2 యజుహ ప్రాణో వై యజుహ ప్రాణే హి ఇమాని సర్వాణి భూతాని యుజ్యంతే యుజ్యంతే హాస్మై సర్వాణి భూతాని శ్రేష్ఠ్యాయ యజుషః సాయుజ్యం సలోకతాం జయతి య ఏవం వేద. ప్రాణమే ఈ జగత్తునకు యజుర్వేదము. ప్రాణబ్రహ్మమును యజుర్వేదముగా ఉపాసించాలి. ప్రాణమే యజస్సు, ఎందుకంటే ఈ సకల ప్రాణులు ప్రాణమునకే కూర్చబడి ఉన్నారు. ఎవ్వనికీ కూడా ప్రాణము లేకుండా దేనితోనూ యోగము కలయిక కుదిరేది కాదు కదా. ప్రాణమును యజస్సుగా యజుర్వేదముగా ఉపాసించబడుగాక. ప్రాణమును యజస్సుగా తెలుసుకునివాని పట్ల సకల భూతములు భక్తి కలిగి ఉద్యమించి ఆ ప్రాణోపాసకునికి శ్రేష్ఠత్వమును అందించుచున్నాయి. యజించటము అర్చించటము ఈ విధంగా ప్రాణమును యజస్సులుగాను యజుర్వేదముగాను భావించువాడు అపరోక్ష జ్ఞానమును పొందుచున్నాడు. ప్రాణములతో సామీప్య సాలోక్య సాయుజ్యములను సిద్ధింపజేసుకొనుచున్నాడు. ప్రాణే హి యస్మాత్ సర్వాణి భూతని యుజ్యంత్ తస్మాత్ యజుహ ప్రాణః. సకల ప్రాణులు విశ్వ ప్రాణమునందు యోగమును పొందుచున్నాయి కనుక యజుర్వేదమే ప్రాణరూపము. మంత్ర 3v.13.3 సమ ప్రాణో వై సామ ప్రాణే హీమని సర్వాణి భూతాని సంయంచి సంయంచి హాస్మై సర్వాణి భూతాని శ్రేష్ఠ్యాయ కల్పంతే సామ్నః సాయుజ్యం సలోకతాం జయతి యా ఏవం వేద. 3 సామ ప్రాణో వై సమ ప్రాణే హీమని సర్వాణి భూతాని సంయంచి సంయంచి హ అస్మై సర్వాణి భూతాని శ్రేష్ఠ్యాయ కల్పంతే సామ్నః సాయుజ్యం సలోకతాం జయతి యా ఏవం వేద. ప్రాణమే సామవేదము అని కూడా ఉపాసించబడుగాక. ప్రాణబ్రహ్మమే సామప్రాణము, సామప్రాణమే సామవేదము కూడా. ఎందుకంటే ప్రాణము దృష్ట్యా సర్వజీవులు సమస్వరూపము అను యోగమును అట్టి ఉపాసకుడు పొందుచున్నాడు. ప్రాణమునందు సకల ప్రాణులు కలయిచున్నాయి. దేహ మనో బుద్ధి చిత్త అహంకారముల నుండి జనించే భేదములన్నీ కూడా ప్రాణాగ్నిలో ఏకము అమృత స్వరూపము అగుచున్నాయి. ఎవ్వరు ప్రాణమును సామవేదగానముగా గమనించి ఉపాసిస్తారో అట్టి ఉపాసుకుని కొరకే సకల ప్రాణులు ఏకరూపమై ఆతని గొప్పతనమును ప్రకటించుటకు సంసిద్ధమవగలవు. ఆతని శ్రేష్ఠత కొరకై సమస్తము కూడా ప్రత్యక్షమునందు సమర్థములుగా ఆగుచున్నాయి. అట్టివాడు సహస్ర దీపములకు దీపజ్యోతి వలె ప్రాంతత్వముతో సారూప్యము సాలోక్యము సాయుజ్యము అనుభవముగా పొందుచున్నాడు. మంత్ర 4v.13.4 క్షత్రం ప్రాణో వై క్షత్రం ప్రాణో హి వై క్షత్రం త్రాయతే హైనం ప్రాణః క్షణితోః ప్రక్షత్రమత్రమప్నోతి క్షత్రస్య సాయుజ్యం సలోకతాం జయతి యా ఏవం వేద. 4 ఇతి త్రయోదశం బ్రాహ్మణం. 4 క్షత్రం ప్రాణో వై క్షత్రం ప్రాణో హి వై క్షత్రం త్రాయతే హైనం ప్రాణః క్షణితోః ప్రక్షత్రం అత్రం ఆప్నోతి క్షత్రస్య సాయుజ్యం సలోకతాం జయతి యా ఏవం వేద. క్షత్రము రక్షణ సర్వమును సంరక్షిస్తున్నది క్షత్రము. క్షత్రమే పరిపాలించు మహత్తర శక్తి రూపము. ప్రాణము హింస నుండి కాపాడి మోక్షమార్గము అగుచున్నది కనుక క్షత్రరూపముకు ప్రాణరూపముగా ఉపాసించబడుగాక. ప్రకృతిలోని ఈ భౌతిక శరీరములోని రక్షణ రూపము ప్రాణశక్తియే. మాంసపిండమగు ఈ దేహముగాయము పొందినప్పుడు మరళ మాంసమును నింపి రక్షించేది ఈ క్షత్రము అను ప్రాణక్రియా విశేషమే. రక్షణ విధానంగా శరీరమునంతటినీ రక్షిస్తున్నది ప్రాణమే. అనగా ప్రాణమే రక్షణ విధి లేక క్షత్రము ప్రొటెక్షన్ మెకానిజం గా ఉన్నది. ప్రాణమునే సర్వమును రక్షిస్తున్న క్షాత్రతత్వముగా ఉపాసించువారిని ప్రత్యక్షముగా సహజీవుల ప్రియత్వము అపరోక్షముగా ప్రాణముతో సాలోక్య సాయుజ్యములు లభించగలవు. ఇతి బృహదారణ్యకోపనిషత్ సప్తమో అధ్యాయే ఉగ్ధ బ్రాహ్మణం నామ త్రయోదశ బ్రాహ్మణం. 7-14 చతుర్దశం బ్రాహ్మణం గాయత్రి బ్రాహ్మణము అథ చతుర్దశం బ్రాహ్మణం. మంత్ర 1v.14.1 భూమిరంతరిక్షం ద్యౌరిత్యష్టవక్షరాణిష్టాక్షర హవా ఏకం గాయత్ర్యే పదమేతదు హైవాస్య ఏతత్స యావదేషు త్రిషు లోకేషు తావద్ధ జయతి యోస్య ఏతదేవం పదం వేద. 1-1 భూమేః అంతరిక్షం ద్యౌః దహయో 2-4-2 ఇతి అష్టావక్షరాణి అష్టాక్షర గాయత్రి ఉపాసన. మొదటి పాదము భూర్భువస్సువః 5 తత్సవితుః వరేణ్యం 8 ధియో యోనః ప్రచోదయాత్ 8 భూమి అంతరిక్షము ఆకాశము ద్విలోకము అంతరిక్షము అనే ముల్లోకములు కలిపి భూర్భువస్సువః వరేణ్యం ముల్లోకముల సారము. 8 హవా ఏకం గాయత్రియే పదం ఏతత్వు హైవాస్య ఏతత్స యావత్ ఏషు యావదేషు త్రిషు లోకేషు తావద్ధ తావద్ధ జయతి యో అస్య ఏతత్ ఏవం పదం వేద. ఏకాక్షరం బ్రహ్మ ఏకమూత్ అక్షరము అగు ఆత్మయే అనుష్టుప్ ఛందమగు గాయత్రి మంత్రార్థము. త్రిలోకముల స్వరూపమే గాయత్రి మంత్రోపాసన. ఎవడైతే పైన చెప్పిన భూమేః అంతరిక్షం దహయో 8 అక్షరములు గల గాయత్రి యొక్క పాదమును తెలుసుకుంటాడో అతడు 3 లోకములను జయించి అధిగమించి తనేందే ఆత్మయందే ముల్లోకములను గాంచుచున్నాడు. భూహ భువః సువర్వరేణ్యం మొదటి పాదము 1-2-2-3 ఇది 8 అక్షరములు గల మొదటి పాదము. ముల్లోకముల సారమును త్యయదే ఆత్మకు అభిన్నంగా దర్శించి ముల్లోకములు పొందిన వాడగుచున్నాడు. మంత్ర 2v.14.2 రుచో యజుంషి సామాన్యత్యష్టవక్షరాణిష్టాక్షర హవ ఏకం గాయత్రియే పదం ఏతదు హైవాస్య ఏతత్స యావతీయం త్రయీ విద్యా తావద్ధ జయతి యోస్య ఏతదేవం పదం వేద. 2-2 రుచో యజుంషి సామా ని 2-4-2 ఇతి అష్టావక్షరాణి అష్టాక్షరం హవ ఏకం గాయత్రై పదం ఏతదు హైవ అస్య ఏతత్స యావతీయం త్రయీ విద్యా తావద్ధ జయతి తావత్హ జయతి యో అస్య ఏతదేవం ఏతత్ ఏవం పదం వేద. 2వ పాదము రుచః యజుంషి సామాని 2-3-3 ఇవి అష్టాక్షరి 8 అక్షరములు కలది. గాయత్రి యొక్క మొదటి పాదము కూడా 8 అక్షరములు. గాయత్రి యొక్క మరొక పాదము రుక్ సామ యజుర్ రూపమైన త్రయీ విద్య ఉ 3 వేదములు గాయత్రి యొక్క పాదములు. త్రిపద త్రేక్షరా ఆత్మను గాయత్రి త్రయీ విద్య ద్వారా ఉపాసించువాడు యురుక్సామ యజుర్వేద సారమును గ్రహించినవాడగుచున్నాడు. వేదత్రయీ జ్ఞానఫలమును సిద్ధించుకొనుచున్నాడు. మంత్ర 3v.14.3 ప్రాణోపానో వ్యాన ఇత్యష్టవక్షరాణి అష్టాక్షరం హవ ఏకం గాయత్ర్యే పదమేతదు హైవాస్య ఏతత్ సయావదిదం ప్రాణి తావద్ధ జయతి యోస్య ఏతదేవం పదం వేద అథాస్య ఏతదేవ తురియం దశతం పదం పరోరజాయ ఏష తపతి యద్వై చతుర్థం తత్తురియం దశతం పదమితి దదృశ ఇవ హేష పరోరజ ఇతి సర్వము హేవైష రజ ఉపర్యుపరి తపత్యేవ హైవ శ్రియా యశస తపతి యోస్య ఏతదేవం పదం వేద. 3-3 ప్రాణో అపానో వ్యాన వి ఆన ఇతి అష్టావక్షరాణి. 2-3-3 అష్టనక్షరం హవ ఏకం గాయత్ర్యే పదం ఏతదు హైవ హి ఏవ అస్య ఏతత్స ఏతత్స యావత్ ఇదం ప్రాణి తావత్థ జయతి తావత్థ జయతి. మూడవ పాదము ప్రాణో అపానో వ్యాన వ్యాన 2338. ఈ మూడు ప్రాణవృత్తులను, ప్రవేశ నిష్క్రమణ విస్తారణ వృత్తులను నిర్దేశిస్తున్నాయి. ప్రకృతి ప్రదర్శనము కృతము తిరోధానము ధియో యోనః ప్రచోదయాత్. 2338. ఇది గాయత్రి యొక్క 8 అక్షరములు గల అష్టాక్షరి. ఈ ప్రాణత్రయమే గాయత్రి యొక్క 3వ పాదము. ఎవడు గాయత్రి యొక్క 3వ పాదమును ప్రాణ అపాన వ్యాన స్వరూపముగా తెలుసుకుని ఉపాసించుచున్నాడో అట్టివాడు ప్రాణసమూహమును జయించుచున్నాడు. ప్రాణసమూహమును ప్రాణుల సమూహమును తన ఆత్మయందే దర్శించుచున్నాడు. తురియ 4వ పాదము. యో ఆస్య ఏతదేవం పదం వేద అథాస్య ఏతత్ ఏవ తురియం దర్శితం పదం పరోరజాయ ఏష తపతి యత్వై చతుర్థం తత్తురియం దర్శితం పదం ఇతి దదృస ఇవ హి ఏష పరోరజ ఇతి సర్వం ఉహే వైష రజ ఉపరిపరి ఉపర్యుపరి తపతి ఏవం హైవ శ్రీయ యశసా తపతి యో అస్య ఏతదేవం పదం వేద. 4వ పాదము. తరువాత 4 పాదముల శబ్దరూపగాయత్రి. ఏ సూర్యుడు తపించుచు ఆకాశములో ప్రదర్శితమగుచున్నారో ఆ సూర్యమండలములోని తేజస్సును తురియరూపమగు చతురీయమగు 4వ పాదము. అట్టి తురియమును పరోరజ దర్శిత పాదము అని కూడా శృతులు గానం చేస్తూ ఉన్నాయి. జాగ్రత్ స్వప్న సుషుప్తులకు ఆవల ఆ 3 తనవై ఉన్నదే తురియము. 4వది. ద్రష్ట దర్శనము దృశ్యములకు ఆధారమై ఆవల ఉన్నది కాబట్టి దృక్లేక దర్శిత పదము సర్వము చూస్తున్నట్టిది. గాయత్రిమంత్రము ఈ చ తురియమునే ఉద్దేశిస్తోంది. దర్శితుడు సూర్యమండలాంతర్గత పురుషుడు. ఆదిత్యుడు పరోరజ అన్న కూడా మండలాంతర్గత పురుషుడే. త్రిపాదములకు సాక్షియగు ఆవల గల పరస్వరూపుడు. అట్టి తురీయుడు సమస్తమైన రజములకు భూభువస్సువర్లోకములకు ఆవల ఉండి అవన్నీ సత్తయ్యందు ప్రకాశింపజేయువాడు కాబట్టి పరోరజ. ఎవడు గాయత్రి మహామంత్రము యొక్క ఈ 4వ పాదమును ఈ విధంగా తెలుసుకునుచున్నాడో అతడు సర్వాధిపత్యముతో కూడిన ఖ్యాతితో ప్రకాశించుచున్నాడు. మంత్ర 4V.14.4. సైషా గాయత్ర్యేతస్మిన్ స్థురియే దర్శతే పదే పరోరజసి ప్రతిష్ఠిత తద్వై తత్సత్యే ప్రతిష్ఠితం చక్షుర్వై సత్యం చక్షుర్హి వై సత్యం తస్మాద్యదిదానీం ద్వౌ వివదమానవేయతామహం అదస్సం అహమశ్రోషమితి య ఏవ ఏవం బ్రూయదహం అదస్సమితి తస్మా ఏవ శ్రద్ధధ్యామ తద్వై తత్సత్యం బలే ప్రతిష్ఠితం ప్రాణో వై బలం తత్ప్రాణే ప్రతిష్ఠితం తస్మాదాహుర్బలక్ సత్యాదోగీయ ఇత్యేవం వేష గాయత్ర్యధ్యాత్మం ప్రతిష్ఠిత సా హర్షా గయాంస్తత్రే ప్రాణా వై గయాస్తత్ప్రాణాంస్తత్రే తద్యద్యాంస్తత్రే తస్మాద్ గాయత్రీ నామ సయామేవ మూం సావిత్రీమన్వహైషైవ సయస్మా అన్వాహ తస్య ప్రాణం స్త్రాయతే. 4 సయేష గాయత్ర్య ఏతస్మిన్ తురియే దస్యతే పదే పరోరజసి ప్రతిష్ఠిత. గాయత్రీ మంత్రము యొక్క మొదటి 3 పాదములు కూడా గాయత్రీ పరోరజసి దస్యత పదము అయినట్టి సూర్యమండలాంతర్గత పురుషుడే స్థానము కలిగియున్నట్టివి. 4వ పాదము. తురియము నందు ప్రతిష్ఠితములు అయి ఉన్నాయి. తద్వై తత్సత్యే ప్రతిష్ఠితం చక్షుర్వై సత్యం చక్షుర్హి వై సత్యం చక్షుర్హి వై సత్యం తస్మాత్ యత్ ఇదానీం ద్వౌ వివదమాన వేయతాం అహం దస్యం అహం అశ్రోషమితి ఏవం బ్రూయాత్ అహం అదస్యం ఇతి తస్మా ఏవ శ్రద్ధాధ్యామ తద్వై తత్సత్యం బలే ప్రతిష్ఠితం ప్రాణో వై బలం. అట్టి ప్రసిద్ధము అగు 4వ పాదము సత్యమునందు ప్రతిష్ఠితమయ్యున్నది. సత్యము ఏది అని అంటే కనులను ఉపయోగించి చూపును తేజస్సుతో చూచినదే సత్యము. చూచుచున్నదంతా తురియ రూప సత్యమే. అందుకే ఒక ఆయన నేను ఇప్పుడు ఇట్లా జరిగిందని విన్నాను అని 2వ ఆయన నేను ఇప్పుడు ఇట్లా జరిగినట్లు చూచాను అని చెప్పుచున్నప్పుడు చూచినవానినే నమ్ముతాము వినినవానిని అంతగా నమ్మము కదా. తురియ రూపమై సూర్యునికి ఆశ్రయమైనదే కుడి నేత్రమునందు ప్రసిద్ధమైన సత్యము. బలమునందు చూపుశక్తియందు ప్రతిష్ఠితమైయున్నది కూడా అదే. ప్రాణమే బలము రూపముగా ఉన్నది, తత్ప్రాణే ప్రతిష్ఠితం. తస్మాత్ ఆహుహ బలగ్ సత్యాత్ ఓగియా ఇతి. ఏవం ఏషా గాయత్రి అధ్యాత్మం ప్రాణే ప్రతిష్ఠిత సాహి ఏష ఆ గయగ్ తత్రే ప్రాణవై గయాహ తత్ ప్రాణగ్ తత్రే తత్యత్ గయగ్. సత్యాత్మకమగు నేత్రము చూపు బలము రూపముగు ప్రాణమునందు ప్రతిష్ఠితమయ్యున్నది. ప్రాణము నేత్రేంద్రియము కంటే బలిష్టమైనది, ఎందుకంటే నేత్రము యొక్క చూపుశక్తి ప్రాణమునందే ప్రతిష్ఠితము అయి ఉండటంచేత ప్రాణమో పరమాత్మయందు ప్రతిష్ఠితము. పరమాత్మ యొక్క శక్తి రూపమహిమాగు ప్రాణమునందు గాయత్రి యొక్క మొదటి మూడు పాదములు ప్రతిష్ఠితమై ఉన్నాయి. గాయత్రి వాగింద్రియమును కాపాడుచూ ఉన్నది. గాతేయత్రాయతే యస్మాత్ గాయత్రి ఇతి అభిధీయతే తత్రే తస్మాత్ గాయత్రి నామ సయాం ఏవామూం సావిత్రీం అన్వహై శైవ సయస్మ అన్వాహ తస్య ప్రాణాంత్రాయతే. ఈ విధంగా వాక్ ఇంద్రియములను కాపాడుచూ ఉండటంచేత గాయత్రి అను పేరుతో పిలువబడుచున్నది. గాయత్రి ప్రాణరూపము ధరించి సర్వజగత్తులకు రక్షణ రూపమును ప్రదర్శించుచూ ప్రకాశించుచున్నట్లు ఉపాసించబడుగాక. గాయత్రిని ఉపాసించువాని గాత్రము మధురముగాను గంభీరముగాను ఉండగలదు. ఆ ఆచార్యులవారు సవితృదేవతాత్మకమైన మంత్రమును సవితృవు సత్విత్ ఋత్వునికి ఎరుక అనుభూతి ఆత్మలక్షణ విలక్షణి చెప్పుచున్నారు. అష్టవశాత్ 8 సంవత్సరముల బాలునకు అపనైన సందర్భములో బోధించబడుచున్నది. సావిత్రి సత్విత్ రౌత్ అని కూడా పిలువబడుతోంది. మరియు గాయత్రి ఆచార్యులవారు వటువుకు ఓం భూర్భువస్సువః తత్ సహితుః వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియోనః ప్రచోదయాత్ అను మంత్రము బోధిస్తున్నారు. అది ప్రాణశక్తి అయి ఉపాసకునికి ప్రాణరక్షణ కలిగిస్తూ బుద్ధిని ప్రేరేపించి అహమాత్మానుభవమునకు సంసిద్ధుని చేయుచున్నది. మంత్ర 5v.14.5 తాగ్ హైతామేకే సావిత్రి మనుష్టుభమన్వాహుర్వాగనుష్టుభ్ ఏతద్వాచమనుబ్రూమ ఇతి. న తథా కుర్యాద్ గాయత్రిమేవానుబ్రూయాద్ యది హవా అప్యేవం విద్బహ్వివ ప్రతిగృహ్ణాతి న హైవ తద్గాయత్ర్యా ఏకం చన పదం ప్రతి 5 తాం హైతాం ఏకే సావిత్రీం అనుష్టుభ్ అన్వాహుః వాక్ అనుష్టుభ్ ఏతత్వాచం అనుబ్రూమ ఇతి. అట్టి సావిత్రి సత్విత్రుత్ స్వలక్షణ సమన్విత ఆత్మను అనుష్టుభ్ ఛందస్సుతో అనుకరణము చేసి చెప్పిరి. బిడ్డలారా, అనుష్టుభ్ ఛందస్సును ఈ వాక్కును అనుసరించి ఆత్మోపాసన కొరకే చెప్పుచున్నాము అని ఆచార్యులవారు ముందుగా చెప్పుచున్నారు. న తథా కుర్యాత్ గాయత్రీం ఏవ సావిత్రీం అనుబ్రూయాత్ యది హవా యత్ ఇహవా అప్యేవం విద్బహ్వివ ప్రతిగృహాణాతి న హైవ తత్ గాయత్ర్యా ఏకంచ న పదం ప్రతి. ప్రతిగృహితము దానము పుచ్చుకొనటము వారి దృష్టిలో వాక్కే అనుష్టుప్. గాయత్రి మంత్రమునే సావిత్రి సావిత్రుత్ మంత్రముగా చేసి చెప్పుచున్నారు. ఎందుకంటే గాయత్రియే ప్రాణము, ప్రాణమే సర్వేంద్రియమంతా కూడా. ఒక్క వాక్కే ప్రాణము కాదు, సర్వేంద్రియములు ప్రాణప్రదర్శనమే. ఈ విధముగా గాయత్రి ఉపాసన చేయువాడు ఒకానొక చోట ధనమును గ్రహిస్తే కూడా దోషము అంటదు. అది ఆత్మోపాసనాభావము సమక్షములో అత్యంత స్వల్ప సందర్భమైయున్నది. అదంతా ధనము మొదలైనవి చతుష్పద గాయత్రి మహావృక్ష ఫలములందు ఒక్క ఫలముగా కూడా సరితూగదు. అందుచేత గాయత్రి ఉపాసకుని ప్రతిగ్రహ ప్రతిగృహీత దోషము స్పృశించజాలదు. మంత్ర 6v.14.6 సయ ఇమాం స్త్రీల్లోకాన్ పూర్ణాన్ ప్రతిగృహణీయాత్ సోస్య ఏతత్ప్రథమం పదమాప్నీయాత్ అథయావతీయం త్రయీ విద్యా యస్తావత్ ప్రతిగృహణీయాత్ సోస్య ఏతద్వితీయం పదమాప్నీయాదథ యావదిదం ప్రాణి యస్తావత్ ప్రతిగృహణీయాత్ సోస్య ఏతత్తృతీయం పదమాప్నీయాదథాస్య ఏతదేవ తురియం దశతం పదం పరోరజాయ ఏష తపతి నైవ కేన చనాప్యం కుతావ్ ఏతావత్ ప్రతిగృహణీయాత్. 6 సయ ఇమాం త్రీన్ లోకాన్ పూర్ణాన్ ప్రతిగృహీణాయాత్ సో అస్య ఏతత్ ప్రథమం పదం ఆప్నీయాత్. గాయత్రీ మంత్రము యొక్క మొదటి పాదము ఓం భూర్భువస్సువః. భూమియంతరిక్షము ద్యౌః దేవతాలోకము ఈ మొదటి పాదము యొక్క ఉపాసనతో కూడిన ఉచ్చారణచే పూర్ణములగు భూభువస్సువర్లోకములను ప్రతిగ్రహణము పుచ్చుకొనటము చేసిన వాడగుచున్నాడు. అట్టివాడు ప్రథమ పదవిజ్ఞానఫలము సిద్ధించినదగుచున్నది. అథయావతీయం త్రయీ విద్యా యస్తావత్ యహ తావత్ ప్రతిగుహీనాయాత్ సో అస్య ఏతత్ ద్వితీయం పదం ఆప్నియాత్ అథయావత్ ఇదం ప్రాణీయః తావత్ ప్రతిగుహీనాయాత్ సో అస్య ఏతత్ తృతీయం పదం ఆప్నియాత్. గాయత్రీ మంత్రము యొక్క ద్వితీయ పదము భర్గోదేవస్య ధీమహి. ఇది త్రయీ విద్య ప్రసాదించునది. ఋచః ఋగ్వేదము యజుంషి యజువేదము సామాని సామవేదము ల సారవస్తువు ఈ ద్వితీయ పాదము యొక్క ఉచ్చారణ ఉపాసనలచే లభించుచున్నది. వేదముల అధ్యయనము ఏ ఫలమును ఇస్తుందో అదంతా కూడా గాయత్రి ఈ ద్వితీయ పాద ఉపాసకునికి అందజేస్తోంది. ఈ రెండవ పాదమును ఏకాగ్రతగా మనో వాక్కులతో ఉపాసిస్తూ ఉండగా ఎంతెంత ప్రాణికోటి ఈ సృష్టి ఎందుకలదో ఆ త్రిలోక ప్రాణికోటి అతనిచే స్వస్వరూపముగా ప్రతిగ్రహించబడున్నది అగుచున్నది. ఆ ప్రతిగ్రహణము మూడవ పదము వరకు వ్యాపించుచున్నది. అథాస్య ఏతత్ ఏవ తురియం దశితం పదం పరోరజ యా ఏష తపతి నైవ కేనచనాప్యం కుతౌ ఏతావత్ ప్రతిగుహీయాత్ ప్రతిగుహీనాయాత్. ఈ విధంగా గాయత్రి యొక్క మూడు పాదముల ఫలము పొందిన తరువాత ఇక నాలుగవ పాదము సూర్యమండలమునందు సర్వదేహములందు ప్రకాశించు ఆదిత్య పురుషుడు పరోరజస్సు తురియ పాదము చతురియ నాలుగవ పాదము తప్పించు సూర్యుడే నాలుగవ పాదము అట్టి పరోరజస్సు తురియ పాదము నాల్గవ పాదము సూర్యమండలాంతర్గత ఆదిత్యమండల పురుషదర్శనము. ఇది ఎవ్వడుకూడా ప్రతిగ్రహణము చేయలేలు. ప్రతిగ్రహణ విధి ద్వారా మొదటి మూడు జాగ్రత్ స్వప్న సుషుప్తులు మాత్రమే ఆక్రమించివేయబడగలవు. తురియము వ్యాపించబడేది కాదు, ప్రతిగ్రహణము చేయగలిగేది కాదు. తురియము అగు నాలుగవ పాదములో ద్వితీయమే ఉండదు. ఏకమగు చోట ఏది దేనిచేత ప్రతిగ్రహించబడుతుంది వ్యాపించబడుతుంది, ఏది దేనిచేత మృంగబడుతోంది అంతా తానే అయి ఉండగా రెండవది ఏది? ఇప్పుడు గాయత్రీ దేవి నమస్కార మంత్రము అపస్థానము గురించి చెప్పుకుంటున్నా. మంత్ర 7V.14.7 తస్య ఉపస్థానం గాయత్ర్యసేకపది ద్విపది త్రిపది చతుష్పద్య పదసి న హి పద్యసే నమస్తే తురియాయ దశతాయ పదాయ పరోరజసె సవదో మా ప్రాపదితి యం ద్విష్యాదసావస్మై కామో మా సమృద్ధితి వా న హైవాస్మై సకామః సమృద్ధ్యతే యస్మ ఏవముపతిష్ఠతే హమద్ ప్రాపమితి వా. 7 తస్య ఉపస్థానం గాయత్ర్యస్య ఏకపది ద్విపది త్రిపది చతుష్పద్యపదసి నహి చతుష్పది అపదసి నహి పద్యసే నమస్తే గాయత్రీ ఉపస్థాన స్మరించు మంత్రము త్రిలోక జననీ. ఓ గాయత్రీ జగన్మాత, నీవు ఈ త్రిలోకములకు ఆత్మవే ఉన్నావు. ఇది నీ మొదటి పాదము. ఆపై త్రివేదముల రూక్యజుర్ సామ స్వరూపము నీ యొక్క రెండవ పాదము. వేదజననివి, ఇది నీ త్రయీ విద్యాస్వరూపము. ఇంక తరువాత ప్రణవము అగు ప్రాణ అపానవ్యానరూపము నీ మూడవ పాదము. ఈ విధంగా త్రిపదవు సూర్యమండలార్గత తేజోపురుషకారము నీదే. నీవు అపదసి పాదములు లేనిదానము కూడా. తురియము నీ నాల్గవ పాదము. నాలుగవ పాదముగా నిరుపాధికము ఉపాధిరహితము కాబట్టి నిన్నెవ్వరూ దర్శించలేరు. అట్టి నీకు నమస్కరిస్తున్నాను. బుద్ధికి మాత్రమే స్వానుభవము కాగలిగనది. నమస్తే తురియాయ దశతాయ పదాయ పరోరజసే అసావదో మా ప్రాపదితి యం ద్విష్యాత్ అసావస్మై కామో మా సమృద్ధితి వా నహైవ అస్మై స కామరోధ్యతే యస్మా ఏవం ఉపతిష్ఠతే అహం అదః ప్రాపమితి వా. తురియము చతురియము నాలుగువది అనబడు పరోరజ అని చెప్పబడు దర్శిత అదర్శిత కలిగిలేని పాదము గల ఓ గాయత్రి నమస్తే. నీ తురియ పాదదర్శనముచే ఇక నేను నీకు అద్వితీయమును పట్టి నీ యొక్క పాదపద్మములను దర్శించి నీ పదప్రాప్తి పొందుటకే కలుగుచున్న విఘ్నములు నిర్విఘ్నముగుగాక. ఇతి ఉపస్థానం. ఎవ్వరైతే ఏ గుణములైతే ద్వేషమోహముల మమకారముల అహంకారముల ఇత్యాది రూపంగా గాయత్రి త్రిపాద ఉపాసన చతుష్పాద మమేకత్వము నిర్వర్తించుచున్న సాధకుని బాధిస్తాయో ఆతని మార్గములోని ఆటంకములే ద్వేషభావరూప ప్రదర్శనము చేస్తాయో అవి తమ ఆశయములను సమర్థతను పోగొట్టుకొంటాయి. అట్టి ఆటంకములు సంపద పొందవు. ఈ విధంగా సంకల్పిస్తూ గాయత్రీ మంత్రము జపిస్తూ ఉండగా అంతఃశత్రువులు కామక్రోధ లోభ మోహమద మాత్సర్యములు వాటివాటి సహకారికములు నశిస్తాయి. ఉపాసకుడు కోరుకునే ఆత్మైకత్వము లభించగలదు. నేను అంతఃశత్రువులను జయించి ఇష్టఫలసిద్ధి అభ్యుదయము పొందుచు అద్వితీయమగు తురియ రూపగాయత్రి పదము పొందెదనుగాక. ఇతి ప్రార్థన. మంత్ర 8v.14.8 ఏతద్ధ వై తజ్జనకో వైదేహో బుడిలమాస్వతరాస్విమువాచ యన్ను హో తద్గాయత్రివిదృథ అథ కథం హస్తీ భూతో వహసీతి ముఖం హ్యస్యాహ సమ్రాన్న విదాం చకారేతి హోవాచ తస్య అగ్నిరేవ ముఖం యది హవా అపి బహ్వివాగ్నవభ్యాదధతి సర్వమేవ తత్సందహత్యేవగ్ హైవైవం విద్ యద్యపి బహ్వివ పాపం కురుతే సర్వమేవ తత్సంసాయ శుద్ధః పూతోజరోముతః సంభవతి. 8 ఏతద్ధ వై ఏతత్ హి వై తజ్జనకో వైదేహో బుడిలం అశ్వతరాస్విం ఉవాచ యన్ను హో యత్ తత్ గాయత్రీ విదబృథ అథ కథం హస్తీ భూతో వహసి ఇతి. గాయత్రి గురించి ఇతి ముద్ర నా జానాతి గాయత్రి నిష్ఫలం భవేత్ అనునానుడి ఉన్నది. అయితే గాయత్రి ఉపాసన కేవలాత్మోపాసనయే. అట్టి గాయత్రి మంత్రమును లోక సంబంధమైన ధన సంపద ఇత్యాదుల కొరకే విద్యులు వినియోగించరు ఉద్దేశించరు. ఈ విషయమై విదేహరాజు అగుజనక మహారాజుకు అశ్వతరాశిని కుమారుడైనట్టి రూఢిలునికి ఈ విధంగా సంభాషణ జరిగింది. జనక మహారాజు అశ్వతరాశ్వమునీంద్రుని ప్రియకుమారుడవగు ఓ బుడిల మహాశయ, మీకు సుస్వాగతం. మీ ఉపాసనా విశేషాలు చెప్పుతూ మీ రాకకు కారణం తెలియజేయ ప్రార్థన. బుడిలుడు, నేను త్రిపదా గాయత్రి ఉపాసకుడను. నిరాకార నిరవేవ నిర్గుణ సర్వాత్మక ఆత్మస్వరూపిణియగు గాయత్రీ దేవిని గాయత్రి మంత్రముచే ఉపాసించువాడను. ఈరోజు ఆశ్రమము నిమిత్తమై కొన్ని వసతుల కొరకై మహారాజు అగు మిమ్ములను అర్థించవచ్చాను. ముఖం హి అస్యాహ స సమ్రాట్ నా సమ్రాణ విదాంచకారేతి హవాచ తస్య అగ్నిరేవ ముఖం యది హవ అపి బహ్వివాగ్నావభ్యాదధాతి సర్వం ఏవ తత్ సందహత్ ఏవం హైవైవం విద్యద్యపి బహ్వివ పాపం కురుతే సర్వమేవ తత్సంసాయ శుద్ధః పూతో అజరో అమూతః సంభవతి. ఇతి చతుర్దశం బ్రాహ్మణం. జనక మహారాజు మహాత్మా, మీ ఆశ్రమము కొరకే మీరడిగినవి సమర్పించి సేవించటానికి నేను సిద్ధముగా ఉన్నాను. అది సరే. నిరాలంబము తురియ స్వరూపిణి తుహినాచలవాసిని అగు గాయత్రీ తత్వమును ఎరిగియున్న మీరు పత్రిగ్రహణము రిసీవింగ్ అనే దోషమును ఎట్లా సహిస్తున్నారు? గుడిలుడు ఓ అదా మహాత్మా, వినండి, నేను గాయత్రీ ధ్యాన ఉపాసకుడినే. అయితే ఇంకా పూర్ణోపాసకుడను అవలేదు. గాయత్రీ యొక్క ముఖమును నేను ఇంకా తెలుసుకోలేదు. పాదములు హస్తములు మాత్రమే ఉపాసిస్తూ ఉన్నాను. జనక మహారాజు, మీరు చెప్పునది మరికొంత వివరించమని అభ్యర్థిస్తున్నాను. బుడిలుడు ఇంకా గాయత్రి ముఖమును దర్శించలేదు. అందుచేతనే పరిగ్రహణము రిసీవింగ్ అను పాపము కొనసాగుచున్నది. అయితే మాత్రం ఏమీ ఎందుకంటారా? ఒకనొక చోట అనేక కట్టెలు దహనము అగుచున్నాయనుకోండి, అందులో కొద్ది పచ్చికట్టెలు వేస్తే అవి కూడా దహనము అవుతాయి కదా. అట్లాగే అగ్నియే ముఖముగా కలిగినట్టి గాయత్రిని తెలుసుకున్న తరువాత ఆ అగ్నిలో ప్రతిగ్రహణము రిసీవింగ్ రూపము గల సర్వపాపములు దహనమవుతాయి. గాయత్రిని ఉపాసించి పరిశుద్ధుడు అమృత స్వరూపుడు అగుచున్నాను. జరామరణముల పరిధిని అధిగమించుచున్నాను. కర్మలు, కర్మఫలములు, కర్మదోషములు నాకు అంటవు, నన్ను వెనుకకు మరల్చలేవు కూడా. ఇతి బృహదారణ్యకోపనిషత్ సప్తమోఅధ్యాయే గాయత్రీ బ్రాహ్మణం నామ చతుర్దశ బ్రాహ్మణం 7-15 పంచదశం బ్రాహ్మణం సూర్యాగ్ని ప్రార్థనా బ్రాహ్మణము అథ పంచదశం బ్రాహ్మణం. మంత్ర 1v.15.1 హిరణ్మయన పాత్రేణ సత్యస్యపిహితం ముఖం తత్వం పూషన్ అపావృను సత్యధర్మాయ దృష్టే పూషన్ ఏకషే యమ సూర్య ప్రాజాపత్య వ్యూహరస్మి సమూహ తేజో యత్తే రూపం కళ్యాణతమం తత్తే పశ్యామి యోసావసౌ పురుషః సోహమస్మి వైరనిలమము తంథేదం భస్మాంతం శరీరం. ఓం 3 క్రతో స్మరకృతం స్మరక్రతో స్మరకృతం స్మర అగ్నే నయ సుపథా రాయేస్మాన్ విశ్వాని దేవ వైనాని విద్వాన్ యయోధ్యస్మజ్జుహురాణమేనో భూయిష్ఠాంతే నమ ఉక్తిం విధేమ 1 ఇతి పంచదశం బ్రాహ్మణం. 1 హిరణ్మయన పాత్రేణ సత్యస్య అపిహితం ముఖం తత్వం పూషన్ న పావృను సత్యధర్మాయ దృష్టే ఈ జగత్ పరిపోషణకు కారణమగు ఓ పూషదేవ సూర్యభగవాన్ ఆదిత్య దేవాదిదేవ నాలో పరమసత్యమై నిత్యమై ఆదిత్య తేజోవిలాసంతో ప్రకాశించుచున్నారు. అయితే అట్టి బ్రహ్మము అనబడు నాయందలి తమ యొక్క సత్యతేజస్సు హిరణ్మయపాత్రముతచే ఆత్మకు అన్యముగా దృశ్యమును చూడటము అనే సాంసారిక ఐహిక దృష్టిచే కప్పబడి ఉన్నది. మావంటి చిత్త విషయ దృష్టి గలవారికి ఆ పాత్ర యొక్క మూతను ఈవలకు తొలగించటము చేతకావటం లేదు. సత్యధర్మదృష్టిని మాకు ప్రసాదించండి. సృష్టి భావరూప హిరణ్మయ పాత్ర అను ప్రతిబంధకమును మీరు తొలగించండి. నపావృణం మూత తెరివండి. పూషన్ ఏకషే యమ సూర్య ప్రాజాపత్య వ్యూహరస్మీన్ సమూహ తేజో యత్తే రూపం కళ్యాణతమం తత్తే పశ్యామి యో అసావసౌ పురుషః సోహమస్మి వాయః అనిలం అమూతమథేదం భస్మాంతం శరీరం. జగత్పోషకుడు, ఏకర్షి, సర్వనియామకుడు, జగత్ప్రాణస్వరూపుడు, జగత్ప్రాణప్రేరకుడు, హిరణ్యగర్భపుత్రుడు అగు ఓ సూర్యదేవ తమ తీక్షణమగు కిరణములు అపసంహరించండి. కళ్యాణప్రదముగు ఆత్మరూపమును మా యొక్క దర్శనమునకే ప్రసాదించండి. ఏ ఆదిత్య తేజోపుషకారము మీయందు ప్రకాశించుచున్నదో అద్దాని యొక్క కిరణములమే మేము. కనుక మేము మీకు అభిన్నులము. మీరు అద్వితీయులు కదా, మీకు మేము ద్వితీయులము ఎట్లా అవుతాము? నేను ప్రాణవాయువును పొందుచున్న అమృతస్వరూపుడను, మృతరూపమగు శరీరమును కాను. దేహము దేహికి ఐహిక మోహము. అట్టి ఈ శరీరభావము శరీరీ జ్ఞానాగ్ని యందు భస్మమగునుగాక. ఓం 3 క్రతోస్మర కృతం స్మర క్రతోస్మర కృతం స్మర అగ్నే నయ సుపథా రాయే అస్మాన్ విశ్వాని దేవ వైనాని విద్వాన్ యయోధ్యస్మజ్జుహురాణమేనో భూయిష్ఠాం తే నమ ఉక్తిం విధేమ. ఓం తేజో రూపుడవగు ఓ అగ్నిదేవ, నేను చేసిన కర్మలన్నీ కట్టెలవలె స్వీకరించండి, భస్మము చేయండి, మమ్ములను కర్మకర్మఫలముల చక్రము నుండి రక్షించండి. ఓ అగ్నిదేవ పూషన్ ద్వాదశాదిత్య, మమ్ములను ఆత్మతేజోమయ మార్గము కొరకే సరియగు కర్మలగుండా నడిపించండి. మా కర్మఫలములు స్వీకరించి సుపథము ద్వారా త్రోవచూపండి. మా మనోబుద్ధుల వర్తమాన స్థితిగతులు ఏమేమిటో మీరు ఎరిగియే ఉన్నారు. మా కుటలవంకర టింకర పాపబుద్ధులను, అల్పబుద్ధులను పరిశుద్ధము చేయండి. మా బుద్ధిని పవిత్రము, నిర్మలము, సునిశితము, సువిశాలము చేయండి. మీ గురించిన ఉపాసన కొరకై సుదీర్ఘమగు ప్రయత్నములు చేయుటకు ఆసక్తులము. మీకు హృదయపూర్వకముగా చేతులు ఏకంచేసి నమస్కరించుచున్నాము. ఈ నమస్కారమే మా సర్వసమర్పణ ఆరాధన. ఇతి బృహదారణ్యకోపనిషత్ సప్తమాధ్యాయే సూర్యాగ్ని ప్రార్థన బ్రాహ్మణం నామ పంచదశం బ్రాహ్మణం.